యాభై రెండు ఈశ్వరార్ధాంధ శరీర సం భా ఈశ్వరార్ధాంధ శరీర ఈశ్వరస్య సచ్చిదానందాత్మకస్య శివస్య అర్ధం చతత్ అంగం అర్ధాంగం ఆనందస్వరూపతా శరీరం శరీరణ త్వరూపలక్షణం యస్యః తథా సిచ్చిన్మయః శివః సాక్షాతస్యానందమయీ శివా ఇతి స్మృతేః. అథవా ఈశ్వరస్య అర్ధాంగం వామభాగః శరీరం మూర్తేః యస్యః సా. అథవా ఈశ్వరస్య హకారస్య అర్ధాంగం శక్తిబీజం శరీరం మంత్రాత్మికా మూర్త్యః యస్యః సా తథా ఈశ్వరార్ధాంగ శరీరాయై నమః. ఐ ఓ ఆం వి సచ్చిదానంద స్వరూపుడైన ఈశ్వరుని యొక్క సగము శరీరము అనగా ఆనంద స్వరూపత్వమే శరీరముగా గలది. శరీరము వలె స్వరూపలక్షణము శబ్ద శంకర 12-18 వరకు 137 శంకర గ్రంథరత్నావళి. స్వరూప లక్షణము కూడా ఈమెయందున్నది. చిద్రూపుడైన ఈశ్వరుడు ఆనందరూపిణియైన పరమేశ్వరి ఇరువురును అర్ధనారీశ్వర శరీరముతో నున్నటులా ఈ నామమునందుగూడా అంతర్గర్భితులయ్యున్నారు. సచ్చిన్మయః శివః సాక్షాత్ తస్యానదమయీ శివ శివుడు సాత్ సత్యజ్ఞాన స్వరూపుడు. సర్వాణి ఆ పరమేశ్వరుని యొక్క ఆనందమయ స్వరూపము అని స్మృతివచనము వలన తెలియచున్నది. గావున పరమేశ్వరి గుణగానము ఈశ్వరార్ధాంగ శరీర ఎని చేయబడుచున్నది. అథవా ఈశ్వరుని యొక్క వామభాగము శరీరముగా గలది. గావున ఈ నామము పరాదేవి యందవర్థమని తెలియనగును. అథవా ఈశ్వరవాచకమైన హకారము యొక్క అర్ధాంగము అనగా శక్తిబీజమైన ఈం శరీరముగా గల మంత్రాత్మక విగ్రహము గలది. గావున దేవి ఈశ్వరార్ధాంగ శరీర యని యుపాసుకులచే స్తుతింపబడుచున్నది. హ్రీం శివశక్తుల నిరువురను తెలియజేయు బీజాక్షరమని సంప్రదాయ వేత్తల నిశ్చయము.